మెదడు పుస్తకం 2వ భాగం. మెదడు పని రక్తాన్ని చల్లార్చడమే అయితే దానికంత కఠినమైన కపాలపు రక్షణ ఎందుకు? ఛాతీ మీద తగిలిన దెబ్బ కన్నా నెత్తి మీద తగిలిన దెబ్బ వల్ల మనకి స్పృహ కోల్పోయే ఆస్కారం ఎక్కువ. ఎందుచేత? జంతువులలో కన్నా మనిషిలో మెదడు పరిమాణం ఎందుకు ఎక్కువ? గుర్రాలు, ఒంటెలు మొదలైన జంతువుల శరీరాలు మనిషి శరీరం కన్నా పెద్దవే అయినా వాటి మెదడు పరిమాణం తక్కువే. బృహత్కాయాలు గల ఏనుగులకి, తిమింగలాలకి మాత్రం మనిషి మెదడు కన్నా పెద్ద మెదళ్ళు ఉంటాయి. ఈ సమాచారం దృష్ట్యా మెదడు విషయంలో అరిస్టాటిల్ సిద్ధాంతం సరైందా లేదా అని చాలామందికి సందేహం కలగసాగింది. రమారమి క్రీస్తుపూర్వం 290 కాలంలో హీరోఫైలస్ అనే గ్రీకు వైద్యుడు మొట్టమొదటిసారిగా తన విద్యార్థుల ముందు శవాలని పరిశ్చేదించి ప్రదర్శించటం మొదలుపెట్టాడు. దీనినే ఇప్పుడు మనం డిసెక్షన్ అంటున్నాం. ఆ విధంగా విద్యార్థులు దేహంలో వివిధ అంగాలని అధ్యయనం చేయటానికి వీలవుతుంది. అలాంటి అధ్యయనాన్నే శరీర శాస్త్రం అంటారు. హీరోఫైలస్ మెదడును చాలా క్షుణ్ణంగా పరిచ్ఛేదించి పరిశీలించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ప్లేటోలాగే ఇతడు కూడా మెదడే ఆలోచనకి, అనుభూతికి ఆధారం అని భావించాడు. మెదడుని శరీరంతో కలుపుతూ సన్నని తీగల్లాంటి వస్తువులు ఉండటం కూడా ఇతడు గమనించాడు. వీటికి నాడులు అని పేరు పెట్టాడు. ఈ నాడులలో కొన్ని కండరాల వరకు, మరికొన్ని కన్నుల వరకు, చెవుల వరకు విస్తరించి ఉండటం గమనించాడు హీరోఫైలస్. అంటే కొన్ని నాడులు కండరాలని అదిలించి మనిషిని కదిలిస్తాయని, మరికొన్ని నాడులు మనం చూసే దృశ్యాలని, వినే శబ్దాలని మెదడుకు చేరవేస్తాయని అర్థం చేసుకున్నాడు. హీరోఫైలస్ నడిచిన బాటలోనే నడిచిన మరో గ్రీకు వైద్యుడు ఉన్నాడు. ఇతడి పేరు ఎరిసిస్ట్రాటస్. ఇతడు కూడా మెదడుని చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. మెదడు ఉపరితలం మీద ముడతలని విశదంగా వర్ణించిన వారిలో ఇతడు మొదటివాడు. జంతువుల మెదళ్ళ మీద కన్నా మనిషి మెదడు మీద ముడతలు ఎక్కువ అని ఇతడు గమనించాడు. బహుశా అందుకే మనిషికి జంతువు కన్నా తెలివితేటలు ఎక్కువేమోనని కూడా ఇతడు అభిప్రాయపడ్డాడు. మెదడులో 2 భాగాలు ఉన్నాయని గుర్తించాడు ఇతడు. ముందుకి ప్రస్ఫుటంగా కనిపించే పెద్ద భాగాన్నే మనం సెరిబ్రమ్, అంటే ఈ పదానికి లాటిన్లో మెదడు అని అర్థం, అంటాం. వెనుకగా కొంచెం కిందగా ఉండే భాగానికి సెరిబెల్లం అని పేరు. మెదడుని కప్పే పొరలని, మెదడులోని ఖాళీలని కూడా ఇతడు అధ్యయనం చేశాడు. హీరోఫైలస్ ఎరిసిస్ట్రాటస్ల కృషి అంతా ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరంలో జరిగింది. ఆ రోజులలో ఆ మహానగరం విజ్ఞానానికి పుట్టినిల్లు. అయితే శవపరిచ్ఛేద కార్యక్రమాలు మాత్రం ఈజిప్ట్ ప్రజలకి రుచించలేదు. అది వారి మతానికి విరుద్ధం. ఆ కారణం చేత ఈ ఇద్దరు పురోగాములు అంత గొప్ప ప్రారంభాన్ని అందించినా చాలా కాలం పాటు ఆ బాటలో ఇంకెవ్వరూ నడవలేకపోయారు. అవి రోమన్ సామ్రాజ్యం మహోన్నత దశలో ఉన్న రోజులు. ఆ రోజులలోనే గొప్ప పేరున్న మరో గ్రీకు వైద్యుడు ఉండేవాడు. అతడి పేరు గాలెన్. మానవ కళేబరాలని పరిచ్ఛేదించకూడదనే నిషేధం ఇతడి మీద కూడా ఉండేది. అందుకే ఇతడు మానవ కళేబరాలని బదులు జంతుదేహాలని పరిచ్ఛేదించేవాడు. ఈ పద్ధతి వల్ల ఇతగాడు ఎన్నో సందర్భాలలో పొరబడటం జరిగింది. ఎందుకంటే కుక్కలు, పందులు మొదలైన జంతువుల అంగాలకి, మనిషిలోని అంగాలకి మధ్య ఎన్నో తేడాలు ఉన్నాయి.